ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు కుశలమాందాలు ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు.